ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనా విపశ్యన్ ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షగుం సూర్య ఆత్మా జగతస్థస్థుషశ్చ తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్ఛుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం మోదామ శరదశ్శతం భవామ శరదశ్శతకం శృణవామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతమజీతాస్యామ శరదశ్శతం జ్యోక్చ సూర్యం దృశే య ఉదగాన్మహతోర్నవాద్విభ్రాజమానః శరీరస్య మధ్యాత్ సమావృషభో లోహితాక్షః సూర్యో విపశ్చిన్మనసా పునాతు సంధ్యాయై నమః సావిత్ర్యై నమః గాయత్ర్యై నమః సరస్వత్యై నమః సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః కామోకారిషీన్ మన్యురకారిషీన్ నమో నమః అభివాదయే వైశ్వామిత్ర ఆఘమర్షణ కౌశిక త్రయారిషేయ ప్రవరాన్విత కౌశికగోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ శ్రీకృష్ణశర్మా నామాహం అస్మి భోః. ప్రాచ్యై దిశే నమః దక్షిణాయై దిశే నమః ప్రతీచ్యై దిశే నమః ఉదీచ్యై దిశే నమః ఊర్ధ్వాయ నమః అధరాయ నమః అంతరిక్షాయ నమః భూమ్యై నమః బ్రహ్మణే నమః విష్ణవే నమః మృత్యవే నమః యమాయ నమః యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాళాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దగ్ధాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః చిత్రగుప్తాయ వై నమ ఓం నమ ఇతి. నర్మదాయై నమః ప్రాతః నర్మదాయై నమో నిషి నమోస్తు నర్మదే తుభ్యం త్రాహి మాం విషసర్పతః అపసర్పసర్పభద్రంతే దూరం గచ్ఛ మహాయశః జనమేజయస్య యజ్ఞాం తే అస్తీకవచనం స్మరన్ జరత్కారోర్జరత్కార్వాం సముత్పన్నో మహాయశాః అస్తీకః సత్యసంధో మాం పన్నగేభ్యోభిరక్షతు పన్నగేభ్యోభిరక్షత్వోం నమ ఇతి. ఋతకం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః విశ్వరూపాయ వై నమ ఓం నమ ఇతి. నమః సవిత్రే జగదేగ చక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయ వపుః ధృతశంఖచక్రః శంఖచక్రగదాపాణే ద్వారకానిలయాచ్యుత గోవిందపుండరీకాక్షరక్షమాం శరణాగతం ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి కేశవం ప్రతి గచ్చత్యోం నమ ఇతి. అభివాదయే వైశ్వామిత్ర ఆఘమర్షణ కౌశిక త్రయారిషేయ ప్రవరాన్విత కౌశికగోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ శ్రీకృష్ణశర్మ నామాహం అస్మి భోః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ಹೃಷಿಕೇಶ ಪದ್ಮನಾಭ ದಾಮೋದರ ಅದ್ಯಾನೋ ದೇವ ಸವಿತಃ ಪ್ರಜಾವತ್ಸಾವೀ ಸೌಭಗಂ ಪರಾ ದುಷ್ವಪ್ನಿಯಗುಂಸುವ ವಿಶ್ವಾನಿ ದೇವ ಸವಿತರ್ದುರಿತಾನಿ ಪರಾಸುವ ಯದ್ಭದ್ರಂ ತನ್ಮ ಆಸುವ